యాసాం దేవ యాసాం దేవ దివి కృణ్వంతి దివి కృణ్వంతి భక్షయ్యా భక్షయ్యా అంతరిక్షే అంతరిక్షే బహుధా బహుధా భవంతి భవంతి యాః పృథివీం యాః పృథివీం పయసోందంతి పయసోందంతి శుక్రాస్తాన ఆపః శుక్రాస్తాన ఆపః శగ్నస్యోనా శగ్నస్యోనా భవంతు భవంతు శివే నమః శివే నమః చక్షుషా చక్షుషా పశ్యతాపః పశ్యతాపః శివయా శివయా తనువోప తనువోప స్పృశత స్పృశత త్వచం మే త్వచం మే సర్వాగుం సర్వాగుం అగ్నిగుం అగ్నిగుం రప్సుషదః రప్సుషదః హువేవో హువేవో మయి వర్చో మయి వర్చో బలమోజో బలమోజో నిధత్త నిధత్త ద్రుపదాదివ ద్రుపదాదివ ముంచతు ముంచతు ద్రుపదా ద్రుపదా దివేన్ముముచానః దివేన్ముముచానః స్విన్నస్నాత్వీ స్విన్నస్నాత్వీ మలాదివ మలాదివ పూతం పవిత్రేణ పూతం పవిత్రేణ ఇవాజ్యం ఇవాజ్యం ఆపశుంధంతు ఆపశుంధంతు మైనసః మైనసః త్రిరాచామేత్ త్రిరాచామేత్ ద్విః పరిమృజ్య ద్విః పరిమృజ్య సకృదుపస్పృశ్య సకృదుపస్పృశ్య యత్సవ్యం పాణిం యత్సవ్యం పాణిం పాదౌ పాదౌ ప్రోక్షతి శిరః ప్రోక్షతి శిరః చక్షుషి చక్షుషి నాసికే నాసికే శ్రోత్రే శ్రోత్రే పూర్వోక్త పూర్వోక్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ముఖ్యకాల ముఖ్యకాల అతిక్రమణ అతిక్రమణ దోష దోష నిర్హరణార్థం నిర్హరణార్థం ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్త అర్ఘ్యపూర్వక అర్ఘ్యపూర్వక ప్రాతరర్ఘ్య ప్రాతరర్ఘ్య ప్రదానం కరిష్యే ప్రదానం కరిష్యే ఓం భూః ఓం భూః ఓం భువః ఓం భువః ఓగుం సువః ఓగుం సువః ఓం మహః ఓం మహః ఓం జనః ఓం జనః ఓం తపః ఓం తపః ఓగుం సత్యం ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ యో నః ప్రచోదయాత్ ఓమాపః ఓమాపః జ్యోతిరసః జ్యోతిరసః అమృతం బ్రహ్మా అమృతం బ్రహ్మా భూర్భువస్సువరో భూర్భువస్సువరో ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ధియో యో నః ప్రచోదయాత్ ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ ఓం భ भूर्भुवस्सुवः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यम् तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् धियो यो नः प्रचोदयात् हंसः हंसः सुजिषत् सुजिषत् वसुः वसुः अन्तरिक्षसत् अन्तरिक्षसत् होता वेदिषत् होता वेदिषत् अतिथिः अतिथिः दुरोणसत् दुरोणसत् मृषद्वरसत् मृषद्वरसत् अर्थसत् अर्थसत् व्योमसत् व्योमसत् अब्जागोजा अब्जागोजा अर्थजा अर्थजा अद्रिजा अद्रिजा अर्थं बृहत् अर्थं बृहत् उद्यन्तम् उद्यन्तम् अस्तन्यन्तम् अस्तन्यन्तम् आदित्यम् आदित्यम् अभिध्यायन् अभिध्यायन् कुर्वन् कुर्वन् ब्राह्मणो ब्राह्मणो विद्वान् विद्वान् सकलम् सकलम् भद्रमश्नुते भद्रमश्नुते असावादित्यो असावादित्यो ब्रह्मेति ब्रह्मेति ब्रह्मैव सन् ब्रह्मैव सन् ब्रह्माप्येति ब्रह्माप्येति य एवं वेद य एवं वेद असावादित्यो ब्रह्मा असावादित्यो ब्रह्मा संध्यां तर्पयामि संध्यां तर्पयामि गायत्रीं तर्पयामि गायत्रीं तर्पयामि ब्राह्मीं तर्पयामि ब्राह्मीं तर्पयामि निमृजीं तर्पयामि निमृजीं तर्पयामि संध्यां तर्पयामि संध्यां तर्पयामि सावित्रीं तर्पयामि सावित्रीं तर्पयामि रौद्रीं तर्पयामि रौद्रीं तर्पयामि निमृजीं तर्पयामि निमृजीं तर्पयामि संध्यां तर्पयामि संध्यां तर्पयामि सरस्वतीं तर्पयामि सरस्वतीं तर्पयामि वैष्णवीं तर्पयामि वैष्णवीं तर्पयामि निमृजीं तर्पयामि निमृजीं तर्पयामि त्रिराजामेत त्रिराजामेत द्विःपरिमृज्या द्विःपरिमृज्या सकृदुपस्पृश्य सकृदुपस्पृश्य यत्सव्यं पाणिं यत्सव्यं पाणिं पादौ पादौ प्रोक्षति शिरः प्रोक्षति शिरः चक्षुषि चक्षुषि नासिके नासिके श्रोत्रे श्रोत्रे ओमित्येकाक्षरं ब्रह्मा ओमित्येकाक्षरं ब्रह्मा अग्निर्देवता अग्निर्देवता ब्रह्म इत्यारुषं ब्रह्म इत्यारुषं गायत्रं गायत्रं छन्दं छन्दं परमात्मं परमात्मं स्वरूपं स्वरूपं सायुज्यं सायुज्यं विनियोगं विनियोगं आयातु आयातु वरदा देवी वरदा देवी अक्षरं अक्षरं ब्रह्मसम्मितं ब्रह्मसम्मितं गायत्रीं गायत्रीं छन्दसां छन्दसां मातेदं मातेदं ब्रह्मजुषस्वमे ब्रह्मजुषस्वमे यदन्हात् यदन्हात् कुरुते पापं कुरुते पापं तदन्हात् तदन्हात् प्रतिमुच्यते प्रतिमुच्यते यद्रात्रियात् यद्रात्रियात् कुरुते पापं कुरुते पापं तद्रात्रियात् तद्रात्रियात् प्रतिमुच्यते प्रतिमुच्यते सर्ववर्णे सर्ववर्णे महादेवी महादेवी संध्याविद्ये संध्याविद्ये सरस्वती सरस्वती ओजोसि सहोसि सहोसि बलमसि बलमसि भ्राजोसि भ्राजोसि देवानाम देवानाम धामनामासि धामनामासि विश्वमसि विश्वमसि विश्वायुः विश्वायुः सर्वमसि सर्वमसि सर्वायुः सर्वायुः।